పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 15వ భాగం. విద్యుత్ వాడకం మొదలైన కాలంలో ఈ రెండు రకాలను వాడుకునేవారు. నిజానికి తొలికాలం విద్యుత్ కేంద్రాలలో డైరెక్ట్ కరెంటునే పుట్టించి పంపించేవారు. కానీ రానురాను ఆల్టర్నేటింగ్ కరెంటు వాడకం పెరిగింది. ఈ రకం కరెంటును ఎక్కువ దూరాలకు పంపించినా అందులోని శక్తి తగ్గదు. పైగా ఏసీ వోల్టేజ్ను ట్రాన్స్ఫార్మర్ల సాయంతో తేలికగా పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఎక్కువ దూరం విద్యుత్తును సరఫరా చేయవలసి వస్తే ఎక్కువ వోల్టేజ్లో పంపించడం లాభదాయకంగా ఉంటుంది. కానీ ఇంటిలో మాత్రం తక్కువ వోల్టేజ్ను వాడతాం. వోల్టేజ్ పెరిగితే ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి వరకు తీగలలో ఎక్కువ వోల్టేజ్లో వచ్చిన కరెంటును ట్రాన్స్ఫార్మర్ సాయంతో తగ్గించి ఇంట్లోకి పంపిస్తారు. విద్యుత్తును తయారు చేసిన చోటు నుంచి వాడుకునే చోటికి మధ్యన రకరకాల ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. కొన్ని రకాల ఉపయోగానికి ఏసీ డీసీలలో దేనైనా వాడవచ్చు. ఉదాహరణకు బల్బు వెలగాలంటే ఎలిమెంట్లో నిరోధకత ఆధారం. అక్కడ రెండు రకాల ఎలక్ట్రాన్ల ప్రవాహంతోనూ పని జరుగుతుంది. కానీ మోటార్లలో ఏదో ఒక పద్ధతిని మాత్రమే వాడవలసి ఉంటుంది. లేకుంటే మోటార్లు తిరగవలసిన దిశలో కాక తలకిందులుగా తిరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే యంత్రాల కోసం వాడవలసిన విద్యుత్ రకం గురించి స్పష్టంగా సూచనలు ఉంటాయి. డైరెక్ట్ కరెంటును సాధారణంగా చాలా తక్కువ వోల్టేజ్ అవసరమయ్యే చోట్ల వాడతారు. బ్యాటరీలు, సోలార్ సెల్స్లో డైరెక్ట్ కరెంటు పుడుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలను డైరెక్ట్ కరెంటుతో పనిచేయిస్తారు. ఇంటిలో మామూలుగా ఉండే వైర్ నుంచి ఈ పరికరాలను పనిచేయించడానికి లోపల ఒక డీసీ అడాప్టర్ను వాడతారని చాలామందికి తెలియకపోవచ్చు. ఫోన్ ఛార్జర్లు కూడా ఈ పనినే చేస్తాయి. ఏసీ అడాప్టర్లు ఆల్టర్నేటింగ్ కరెంటును డైరెక్ట్ కరెంటుగా మారుస్తాయని అర్థం. విద్యుత్తు కదిలే తీరును బట్టి అందులో రకాలు ఉంటాయని మనం ఈ ప్రశ్న ద్వారా అర్థం చేసుకున్నాం. ప్రవాహం. స్విచ్ వేసిన మరుక్షణమే బల్బు వెలుగుతుంది. అంటే విద్యుత్ ప్రవాహం క్షణాల్లో వేగంగా జరుగుతుంది అని అర్థం. కానీ ప్రవాహానికి కారణమైన ఎలక్ట్రాన్లు మాత్రం అంత వేగంగా కదలవు. కారు బ్యాటరీ నుంచి హెడ్ లైట్స్ దాకా వెళ్ళే డైరెక్ట్ కరెంటులోని ఎలక్ట్రాన్లు సెకనుకు సుమారు 1 మిల్లీమీటర్ మాత్రమే ముందుకు కదులుతాయి. కానీ ఆ కొంచెం కదలికతోనే అవి తమ ముందున్న ఎలక్ట్రాన్లను ముందుకు తోస్తాయి. ఇక ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఎలక్ట్రాన్లు అసలు పరిగెత్తడం అంటూ ఉండనే ఉండదు. అవి ఉన్న చోటనే అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఇక తరువాత అంశం వెలుగు, ధ్వని. దీనికి ప్రారంభంలో ఆల్బర్ట్ ఏ మైకేల్సన్ గారి మాటలు చెప్పుకుందాం. భౌతిక శాస్త్రంలోని మూలాధారమైన అంశాలు, వాస్తవాలను ఇంచుమించుగా అన్నిటినీ తెలుసుకున్నారు. వాటిని పరిశీలించి స్థిరం చేశారు కూడా. ఇక కొత్త విషయాలు తెలిసి గొప్ప మార్పులు జరిగే అవకాశం చాలా తక్కువ అనవచ్చు. భౌతిక శాస్త్రంలో తరంగాలు లేదా అలలను గురించి పరిశీలించటం ఒక ప్రత్యేకత. మడుగులో నీరు, సముద్రంలోని అలలు గమనించిన వారికి అలల తీరు గురించి తెలిసే ఉంటుంది. అదే పద్ధతిలో మరికొన్ని రకాల అలలు ఉన్నాయి. ధ్వని అలలుగానే కదులుతుంది. ఇక వెలుగు, రేడియో తరంగాలు, మైక్రోవేవ్స్, ఎక్స్ కిరణాలు లాంటి విద్యుదయస్కాంత తరంగాలు కూడా అలల పద్ధతిలోనే కదులుతాయి. భూమి లోపల అలలు పుట్టి కదలటానికి ప్రయత్నిస్తే భూకంపాలు పుడతాయి. భూమి కదులుతుంది. అది కూడా అలల రూపంలోనే కదులుతుంది. అలల తీరును లెక్కల సాయంతో వర్ణించి చెప్పవచ్చు. అన్ని రకాల అలలకు